ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముళ్ళ తీగ మీద మళ్ళీ పూసేసిందేంటో ఓ ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో చిరచిరలాడే కంట్లో చక్కెర దారేంటో చినుకులు చూడని ఇంట్లో తేనెల బానేంటో ప్రతిదానికి ఇంకా కారణంగా నిన్ను చూపుతుంది లోకం నీకైందేంటో నే చేసిందేంటో ఏమో ఏంటో నే చెప్పిందేంటో నా తప్పసలేంటో మండేటి సూర్యున్నైనా చల్లాచే చందా మామై నువ్వు వచ్చావా నా కోసం ఈ అదృష్టం ఏంటో శబ్దంలో హాయిగా వచ్చే వణుకేంటో ఏమయ్యిందో నాకే ఏంటో ముళ్ళ తీగ మీద మళ్ళీ పూసేసిందేంటో ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో Rami Rami Song Rami Rami Song